127 సర్వహంత్రి పభీసం భా సర్వహంత్రి సర్వం హరతీతి తథా రామత్రయహయతో నా ఇత్యాది శృత్యుక్త తటస్థ లక్షణత్రయమభిహిత వితి వేదితన్యం ఓం సర్వహంత్ర్యై నమః ఆం వి సమస్త ప్రపంచమును హరించుచున్నది లయము చేయుచున్నదిగాన పరాదేవికి సర్వహంత్రి యను నామము ప్రసిద్ధము. పై మూడు నామముల ద్వారా యతో వా ఇమాని భూతాని జాయనే ఇత్యాది శృతులచే ప్రతిపాదింపబడిన సృష్టి స్థితి లయరూపమైన తటస్థ లక్షణత్రయము చెప్పబడినదని తెలియవలయను. 205 206 శంకర గ్రంథరత్నావళి.